கீமலதும் கர்த்தவ்யமை என்ன கடையாரம் சூடக சாகும் நுவு கடையலம் உள்ளே ஜாகும் கடு சூசி பலி கீமலதும் கர்த்தவ்யமை என்ன கனக சேசே உண்டே பாரி போவலரா லெக மூடு கண்ணு மண்டெல்லோ நம் மாடி போவலரா தப்பு கனக சேசே உண்டே பாரி போவலரா லெக மூடு கண்ணு மண்டெல்லோ நம் மாடி போவலரா நீக்கு பயமே லேக இன்டி கழுதுரு நேனு தோடுண்டே இந்த பாடுகாணி பலதுரு நாக்கு எதிரொஸ்தே ఎదురు చూసే ఊసే వీడెవడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు తూచేందుకు త్రాసేలేదు ఎదురు చూసే ఊసే వీడెవడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు బిల్లికే సొంత మౌన రంగు రంగులన్నీ వాన విల్లుకి సొంత మౌన నిలబాడు గాని నిలబడలేడు నన్ను ఎదిరిస్తే అని ఎదిరించాలని ఆశపడితే అంతే ఉండడులే కానీ